జలంధరుడి జులుం. ఒకనాడు భార్య బంధు మిత్ర పరివార సమేతుడై కొలువుదీరి తలలేని రాహువును చూచి అతని కాగతి ఎందువల్ల కలిగిందో చెప్పమని శుక్రుణ్ణి అడిగాడు. శుక్రుడు క్షీరసాగర మదన వృత్తాంతమంతా చెప్పాడు. అది విన్న జలంధరుడు దేవతాద్వేషిగా మారాడు. సర్వ సైన్యాలను సమాయత్తం చేసుకుని స్వర్గంపై సమరభేరి మ్రోగించాడు. అతిలోక భయంకరమైన యుద్ధం జరిగింది. తట్టుకోలేని దేవతలు పారిపోయి మేరు పర్వత గుహల్లో దాక్కున్నారు. స్వర్గాన్ని యథేచ్ఛగా ఆక్రమించాడు జలంధరుడు. శుంభ నిశుంభాది వీరుల్ని తగిన పదవులలో నియమింపజేశాడు. శత్రు శేషం ముంచకూడదని రాజనీతిని అనుసరించి దేవతలందర్నీ హరించే నిమిత్తం తాను స్వయంగా మేరు పర్వతం వైపుకు సాగాడు. ఇది తెలిసింది దేవతలకి. వెంటనే మేరు పర్వత గుహలు ఖాళీ చేసి వైకుంఠానికి పారిపోయారు. అక్కడ విష్ణువును శరణు కోరారు. ఆయన వారికి అభయమిచ్చాడు. విష్ణు జలంధర సంగ్రామం. సర్వదేవత సంరక్షణార్థం శౌరి జలంధరుడిపై యుద్ధానికి బయలుదేరబోయాడు. లక్ష్మీదేవి ఆయనను వారించింది. ప్రాణేశ్వర, నేను సముద్రుడి కూతుర్నే. ఆ జలంధరుడు కూడా సాగర తనయుడే కాబట్టి అతడు నాకు తమ్ముడవుతాడు. దయచేసి నా తమ్ముణ్ణి వధించకండి అని ప్రార్థించింది. విష్ణువు ఆమెను ఓదార్చాడు. మనోహరి, నువ్వు దిగులు పడకు. స్థితికర్తను కాబట్టి ఇప్పుడు దేవతా రక్షణార్థం నాకీ యుద్ధం తప్పదు. కాని జలంధరుడిని నేను వధించను. ఎందుకంటే అతన్ని నేను చంపలేను. అతడు శివఫాల నేత్రాగ్ని సంజాతుడు. పైగా బ్రహ్మ అతనికి వరం కూడా ఇచ్చి ఉన్నాడు. శివాజ్ఞను అనుసరించి కాసేపు అతనితో కలహమాడి వచ్చేస్తాను అని చెప్పి రణరంగానికి వెళ్ళాడు. అది తెలిసి ఆగ్రహోదగ్రుడైపోయాడు జలంధరుడు. సరాసరి శ్రీహరితో యుద్ధానికి తనే వచ్చాడు. అంతూ పొంతూ లేకుండా సాగిపోతున్న ఆ జలంధర జలనాభుల జగడంలో జయలక్ష్మి ఎవర్నీ కూడా వరించకపోవడంతో అఖిల లోకాలు ఆశ్చర్యంలో మునిగిపోయాయి. తుదిగా విష్ణువు చిరునవ్వు నవ్వుతూ, జలంధర, ఆది కాలము నుంచి రాక్షసులకు నాకు రగడ జరుగుతూనే ఉంది. కాని ఎటువంటి అస్త్రశస్త్రాలకు చలించని నీ బల పరాక్రమాలు నాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయోయ్. నీ శక్తి సామర్థ్యాలయందు నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. జలంధరుడు కూడా మందహాసం చేశాడు. బావా లక్ష్మీపతి, నిజంగానే నువ్వు ప్రసన్నుడివి గనుక అయినట్లయితే వరం ఇచ్చేలా ఉంటే మా అక్కగారైన లక్ష్మీతో కలిసి వచ్చి నువ్వు నా ఇంటనే నివసించు అని కోరాడు. సరే అన్నాడు శౌరి. వైకుంఠాన్ని వదలి భార్యతో సహా భావమరిది అయిన జలంధరుడి ఇంటికి మకాం మార్చేశాడు విష్ణుమూర్తి. ఉన్న ఒక్క అండా అలా అయిపోవడంతో ఉషూరుమన్నారు దేవగణాలు. జలంధరుడు అందరినీ జయించి అలనాటి సాగర మథన వేళ సంభూతాలైన శ్రేష్ట రత్న చయాల్ని కైవసం చేసుకున్నాడు. దేవతల పదవులలో రాక్షసులను స్థాపించాడు. మూర్తీభూత పరిపాలనమైన విష్ణువే అతనింట ఉండగా అతని పరిపాలనలో లోటేముంటుంది? సద్ధర్మానుసారి అయి జలంధరుడు ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించసాగాడు. నారదుడు జలంధరుని రెచ్చగొట్టు, రాహువు రాయబారము, ప్రజలు ఎంత సుఖంగా ఉంటే మాత్రం ఏమిటి? పదవులు పోగొట్టుకున్న వాళ్ళు. అందుచేత దేవతలంతా కలిసి దీనులై శివస్మరణ చేసుకోసాగారు. వారి శివ ధ్యానం ఫలితంగా శివ ప్రేరేపితుడైన నారదుడు దేవతార్థమై జలంధరుడి వద్దకు వెళ్ళాడు. లాంఛన మర్యాదలన్నీ అయ్యాక నారదుడు కపట ప్రసంగం ఆరంభించాడు. జలంధరా, జగజ్జేతగా పేరొందిన నువ్వు శ్రేష్టమైన రాళ్లను సంపాదించావు, రత్నాలన్నీ సంపాదించావు. వృక్షరత్నమైన కల్పతరువు, గజరత్నమైన ఐరావతము, అశ్వరత్నమైన ఉచ్ఛేశ్రవము, ఇలా అన్నీ ఉన్నాయి నీకు. కానీ నారీరత్నం లేదయ్యా, స్త్రీలందరిలోకి సర్వశ్రేష్ఠ పార్వతి, ఆవిణ్ణి కూడా నీ జనానాలోకి చేర్చుకుంటేనే తప్ప నీ జగజ్జేత బిరుదానికి సార్థకత లేదోయ్ అని చెప్పాడు. జలంధరుడి మనసును జగన్మాత మీదికి మళ్లించి తన దారిన తాను చక్కగా పోయాడు ఆ జగడాలమారి. వెంటనే రాహువును శివుడి వద్దకు రాయబారిగా పంపాడు జలంధరుడు. శంకరా, వల్లకాట్లో తిరుగుతూ బూడిద పూసుకుని భూత ప్రేత పిశాచాలతో కేరింతలాడే నీకు భార్య యొక్క అవసరమేమీ లేదు. ఉన్నా కూడా పార్వతి వంటి ప్రపంచోత్తమైన పడతిని పరిపూర్ణంగా ప్రేమించడం నీ వల్ల కాదు. ఇది స్త్రీ నిరాదరణ నిరోధ చట్టం కింద నేరమే అవుతుంది. అనవసరంగా అర్ధాంగిని కలిగి ఉండడం అక్రమార్జితాన్ని నిల్వ చేసినంత నేరమవుతుంది. కాబట్టి ఈ కబురు అందిన వెంటనే మీ ఆవిడైన మీనాక్షిని రత్నాకర పుత్రుడనైన నాకు సమర్పించుకో అని చెప్పమన్నాడు. ఆజ్ఞాపించడం ఆలస్యంగా కైలాసానికి వెళ్లి జలంధరుడు చెప్పమన్న నాలుగు ముక్కలు కూడా జగదీశ్వరుడికి వినిపించాడతను. ఆ మాటలు విని వినగానే అంబికాపతి కనుబొమ్మల నడిమి నుంచి ఒక ఉగ్రరూపుడు ఉద్భవించాడు. పుట్టడం పుట్టడమే రాహువును చేతబట్టి నోట పెట్టుకోబోయాడు. గొన్నుమన్నాడు రాహువు, నేను జాతికి రాక్షసుణ్ణే అయినా కులానికి బ్రాహ్మణుణ్ణి, నన్ను రక్షించండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా దుర్మార్గం అంటూ ఉంటే అది నాది కాదు. నేను దూతను మాత్రమే గాని దుష్టుణ్ణి కాదు. కాబట్టి నన్ను రక్షించండి మహాప్రభో అని ఆర్తనాదాలు చేశాడు. అది విని శివుడు శాంతించాడు. ఆ ఉగ్రరూపుడిని ఆగమని, రాహువును వదలమని ఆజ్ఞాపించాడు. అతగాడు రాహువును వదిలాడు. అలా విసర్జించబడిన రాహువు సరాసరి వెళ్లి బర్బర దేశంలో పడ్డాడు. అప్పటి నుండి రాహువును బర్బరుడు అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. ఆ బర్బరుడు వెళ్లి జరిగినదంతా జలంధరుడికి చెప్పాడు. గయ్యమన్నాడు గండరగండడు. తక్షణమే గంగాధరుడిపై యుద్ధానికి తరలాడు. కాలనేమి, శుంభుడు, నిశుంభుడు మొదలైన వీరులతో జగజ్జేత జలంధరుడు జగదీశ్వరుడైన గంగాధరుడి మీదికి జగడానికి బయలుదేరగా ఒంటికన్ను శుక్రాచార్యుడు, తలకాయలేని రాహువు ఎదురుగా వచ్చారు. జలంధరుడి కిరీటం జారిపడింది. మేఘావృతంగా కాకుండా ఆకాశం నల్లబడింది. మృత్యువు తప్పనిసరి అని సూచించే శకునాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని శకునాలు కూడా తోచాయి. అదే అదనుగా భావించి దేవతలంతా సాంబశివుణ్ణి ఆశ్రయించారు. తమ కష్టాలు చెప్పుకున్నారు. లక్ష్మీనారాయణుల పరిస్థితి వివరించారు. వెంటనే శంకరుడు విష్ణువును స్మరించాడు. తక్షణమే తార్జ్యవాహనుడు ఆయన ముందు స్ఫురించాడు. ఏమిటిదంతా అని అడిగాడు ఈశ్వరుడు.